అన్యవేయస్తాపం అయస్తాపం క్రోధాయ అయస్తాపమిత్యయ తాపం క్రోధాయ నిసరం నిసరం యోగాయ నిసరమితి నిసరం యోగాయ యోక్తారం యోక్తారాం శోకాయ శోకాయాభిసత్తారం అభిసత్తారం క్షేమాయ అభిసత్తారమిత్యభి సత్తారం క్షేమాయ విమోక్తారం విమోక్తారముత్కూలనికూలేభ్యమోక్తారమితి విమోక్తారం ఉత్కూలనికూలేభ్యష్ఠినం ఉత్కూలనికూలేభ్యుత్కూల నికూలేభ్య తిష్ఠినం వపూషే తిష్ఠినమితి త్రిష్ఠినం వపూషే మానస్కృతం మానస్కృతాం శీలాయ మానస్కృతమితి మాన కృతం శీలాయాంజనీకారీం ఆంజనీకారేణ నిర్దత్తే ఆంజనీకారేణ్యాంజనీ కారీం నిర్దత్తే కోశకారీం నిర్దత్యాయితిని శృతి కోశకారీయమాయ కోశకారీమితి కోశకారీ యమాజాసూ అసూమిత్యసూ యమాయమసూ యమసూమథర్వభ్య యమసూమితి యమసూ అథర్వభ్యో వాచోకా అథర్వభ్యయిత్యథర్వభ్య అవాచోకాగ్నే సంవత్సరాయ అవాచోకామిత్యవ లోకాం సంవత్సరాయ పర్యాయిణీం పర్యాయిణీం పరివత్సరాయ పర్యాయిణీమితి పరి ఆయిణీం పరివత్సరాయాబీజాతాం పరివత్సరాయేతి పరివత్సరాయ అవీజాతామిదావత్సరాయ అవీజాతామిత్యవి జాతాం ఇదావత్సరాయాతీత్వరీం అతీత్వరేమిద్వత్సరాయ అతీత్వరేమిత్యతి ఇత్వరీం ఇద్వత్సరాయాతిష్టద్వరీం విద్వత్సరాయేతీత్ వత్సరాయ అతిష్కద్వరీం వత్సరాయ అతిష్కద్వరీమిత్యతి స్కద్వరీం వత్సరాయ విజజ్జరా విజజ్జరాగ్నే సంవత్సరాయ విజజ్జరామితి విజజ్జరా సంవత్సరాయ పరిజ్ఞే పరిజ్ఞే రఘుభ్యోజినసంధం రఘుభ్యైత్రిభుభ్య అజినసంధాం సాధ్యేభ్య అజినసంధమిత్యజిన సంధం సాధ్యేభ్యన్మన్నం చన్మన్నమితి చన్మన్నం సర్వభ్యో దైవరం సర్వభ్యైతి సరాహ్య దైవరముపస్థావారాభ్య ఉపస్థావారాభ్యోదాసం ఉపస్థావారాభ్యైత్యోప స్థావారాభ్యం వైషంతాభ్యైషంతాభ్యో వైయింద్రం వైయింద్రం నడ్బలాభ్యడ్బలాభ్య సౌష్కారం సౌష్కారం పారాయ పారాయ మార్గారం మార్గారమవారాయ అవారాయ దేవత్వం దేవత్వం తీర్థేభ్య ఆందం ఆందం విషామేభ్య విషామేభ్యో మైనాళం విషామేభ్యైతి విషామేభ్య మైనాళగస్వనేభ్య స్వనేభ్య పర్ణాకం పర్ణాకం గుహాభ్య గుహాభ్య కిరాతం కిరాతాం సానుభ్య సానుభ్యో జంభాకం సానుభ్యైతి సానుభ్య జంభాకం పర్వతేభ్య పర్వతేభ్యం పురుషం కిం పురుషమితి కిం పురుషం వేదసాయే పౌల్కసం పౌల్కసం వర్ణాయ వర్ణాయ హిరణ్యకారం హిరణ్యకారం తులాయీ హిరణ్యకారమితి హిరణ్యకారం తులాయే వాణిజం వాణిజం పశ్చాదోషాయ పశ్చాదోషాయ గ్లావినం పశ్చాదోషాయేతి పశ్చాదోషాయ గ్లావినం విశ్వేభ్య విశ్వేభ్యో భూతేభ్య భూతేభ్యసిద్మలం సిద్మలం భూత్యై భూత్యై జాగరణం జాగరణమభూత్యై అభూత్తే స్వపనం స్వపనమాత్యై ఆత్యై జనవాదినం ఆత్యాయిత్యాహృత్యై జనవాదినం వృద్ధ్యై జనవాదినమితే జన వాదినం వృద్ధ్యా అపగల్పం వృద్ధ్యాయి వృద్ధ్యై అపగల్పాంసాంసరాయ అపగల్భమిత్యప గల్భం సాంసరాయ ప్రచ్ఛిదం సాంసరాయేతి సంసరాయ ప్రచ్ఛిదమితి ప్రచ్ఛిదం అక్షరాజాయ హితమం అక్షరాజాయేత్యక్షరాజాయ హితమం కృతాయ కృతాయ ఆదినవదర్శం ఆదినవదర్శం త్రేతాయై ఆదినవదర్శమిత్యాదినవ దర్శం త్రేతాయై కల్పినం కల్పినం ద్వాపరాయ ద్వాపరాయాధికల్పినం అధికల్పినమాస్కందాయ అధికల్పినమిత్యాది కల్పినం ఆస్కందాయ సభాస్కం ఆస్కందాయేత్యాహ స్కందాయ సభాస్కాం మృత్యవే సభాస్కామితి సభాస్కాం మృత్యవే గోవ్యచ్చం గోవ్యచ్చమంతరకాయ గోవ్యచ్చమితి గో వ్యక్షం అంతరకాయ గోఘాతం గోఘాతం క్షుధే గోఘాతమితి గోఘాతం క్షుధేయ యోగాం గాం వికృంతంతం వికృంతంతం వీక్షమాణ వికృంతంతమితి వికృంతంతం వీక్షమాణముపతిష్ఠతి ఉపతిష్ఠతి దుష్కృతాయ ఉపతిష్ఠతిత్యుప తిష్టతి దుష్కృతాయ చరకాచార్యం దుఃఖృతాయేతి దుఃఖృతాయ చరకాచార్యం ఆత్మనే చరకాచార్యమితి చరక ఆచార్యం ఆత్మనే శైలగం శైలగమితి శైలగం ప్రతిశ్రుత్కాయార్తనం ప్రతిశ్రుత్కాయాది ప్రతిశ్రుత్కాయి అర్తనం ఘోషాయ ఘోషాయ భషం భషమంతాయ అంతాయ బహువాదినం బహువాదినమనంతాయ బహువాదినమితి బహువాదినం అనంతాయ మూకం మూకాం శబ్దాయ శబ్దాయాలంబరాఘాతం ఆలంబరాఘాతం మహతే ఆలంబరాఘాతమిత్యాలంబర ఆఘాతం మహతే వీణావాదం వీణావాదం క్రోశాయ వీణావాదమితి వీణా వాదం క్రోశాయ తూనవధ్వం తూనవధ్వమావరస్పరాయ తూనవధ్వమితి తూనవధ్వం అవరస్పరాయ శంఖధ్వం అవరపరాయేత్యవర పరాయ శంఖధ్వం వనాయ శంఖధ్వమితి శంఖధ్వం వనాయ వనపం వనపమన్యతోరణ్యాయ వనపమితి వనపం అన్యతోరణ్యాయ దావపం అన్యతోరణ్యాయేత్యన్యతః అరణ్యాయ దావపమితి దావపం నర్మాయ ఉగ్రశ్చలో ఉగ్రశ్చలోగ్ఞహతాయ హసాయ కార్యం కార్యాదసే యాదసే సాబల్యాం సాబల్యాం గ్రామణ్యం గ్రామణ్యం గణకం గ్రామణ్యమితి గ్రామణ్యం గణకమభిక్రోశకం అభిక్రోశకం తాన్ అభిక్రోశకమిత్యభిక్రోశకం తాన్ మహాసే మహాసే వీణావాదం వీణావాదం పాణిఘ్నం వీణావాదమితి వీణా వాదం పాణిఘ్నం తోనవధ్వం పాణిఘ్నమితి పాణిఘ్నం తోనవధ్వం తాన్ తోనవధ్వమితి తోనవధ్వం తాన్ ధృత్తాయ ధృత్తాయానందాయ ఆనందాయ తలవం ఆనందాయేత్యానందాయ తలవమితి తలవం అగ్నయే పీవాన్ పీవాను పృథివ్యై పృథివ్యై పీఠసర్పిణం పీఠసర్పిణం వాయవే పీఠసర్పిణమితి పీఠసర్పిణం వాయవే చాండాలం చాండాలమంతరిక్షాయ అంతరిక్షాయ వాంసనత్తినం వాంసరత్తినం దివే వాంసరత్తినమితి వాంసరత్తినం దివే ఖలతిం ఖలతీం సూర్యాయ సూర్యాయ హర్యక్షం హర్యక్షమిక్షత్రేభ్య హర్యక్షమితి హరి అక్షం నక్షత్రేభ్య కిర్మిరం కిర్మిరం చంద్రమాసే చంద్రమాసే కిలాసం కిలాసమన్నే అన్నే శుక్లం శుక్లం పింగాక్షం పింగాక్షాం రాత్రి పింగాక్షమితి పింగ అక్షం రాత్రి కృష్ణం కృష్ణం పింగాక్షం పింగాక్షమితి పింగ అక్షం అసైతాన్ ఏతానష్టౌ అష్టౌ విరూపాన్ విరూపానాలభతే విరూపానితి విరూపాన్ ఆలభతే లభతేతి శుక్లం అతిశుక్లం చ అతిశుక్లమిత్యతి శుక్లం చాతికృష్ణం అతికృష్ణమతిదీర్ఘం అతికృష్ణమిత్యతి కృష్ణం అతిదీర్ఘమతిహ్రస్వం అతిదీర్ఘమిత్యతి దీర్ఘం అతిహ్రస్వమతి స్థూలం అతిహ్రస్వమిత్యతి హ్రస్వం అతిస్థూలమతీకృశం అతిస్థూలమిత్యతి స్థూలం అతీకృశమతీపూల్వం అతీకృశమిత్యతి కృశం అతీకూల్వమతీలోమసం అతీపూల్వమిత్యతి కూల్వం అతీలోమసమశూద్రాః అతీలోమసమిత్యతి లోమసం అశూద్రా అబ్రాహ్మణాః అబ్రాహ్మణాస్తే తే ప్రాజాపత్యాః ప్రాజాపత్యా మాదధః ప్రాజాపత్యా ఇతి ప్రాజా పత్యాః మాదధః ఉగ్రశ్చరీ ఉగ్రశ్చరీ క్లీవః క్లీవః కీతవః కీతవో శూద్రాః అశూద్రా అబ్రాహ్మణాః అబ్రాహ్మణాస్తే తే ప్రాజాపత్యాః ప్రాజాపత్యా ఇతి ప్రాజా పత్యాః ఓం సహస్రశీర్షపురుష సహస్రశీర్షేతి సహస్రశీర్ష పురుషసహస్రాక్ష సహస్రాక్షసహస్రపాద్ సహస్రాక్షితి సహస్ర అక్ష సహస్రపాది సహస్ర పాద్ స భూమి భూమీ సర్వతస్పృత్వా స్పృత్వాతి అత్యతిష్టతే అతిష్టదశాంగులం దశాంగులమితి దశ అంగులం పురుష ఏవ దేవేదం ఇదాం సర్వం సర్వయత్ యద్భూతం భూతయ్యత్ యచ్చ చ భావ్యం భావ్యమితి భావ్యం ఉతామే తత్వస్య అమృతత్వస్యేషానః అమృతత్వస్యేత్యమృత తస్య ఈశానోయతి యదన్నేన అన్నేనాతిరోహతి అతిరోహతీత్యతి రోహతి ఏతావానస్య అస్య మహిమా మహిమాతాః అతో జ్యాయాం జ్యాయాగ్యశ్చ చ పురుషః పురుష ఇతి పురుషః పాదోస్య అస్య విశ్వా విశ్వా భూతాని భూతాని త్రిపాత్ త్రిపాదస్య త్రిపాదితి త్రిపాత్ అస్యామృతం అమృతం దివి దివీతి దివి త్రిపాదోర్ధ్వః త్రిపాదితి త్రిపాత్ ఊర్ధ్వౌత్ ఉదయీత్ అయేత్ పురుషః పురుష పాదాః పాదోహస్య అస్యేహ ఇహాభవత్ అభవత్ పునః పునరితి పునః తతో విశ్వం విశ్వం వి వ్యక్రామతే అక్రామత్ శాసనానశనే శాసనానశనే అభి శాసనానశనే ఇది శాసనానశనే అభీత్యభి తతో విరాట్ విరాళజాయత విరాడి విరాట్ అజాయత విరాజా విరాజో అధి విరాజయతి విరాజా అధిపూరుష పురుషయితి పురుష స జాతః జాతో అతి అత్యరిచ్యత అరిచ్యత పశ్చాత్ పశ్చాద్ భూమిం భూమిమథో అథో పురః అథో నిత్యథో పురయితి పురః తస్మాద్యజ్ఞాత్ యజ్ఞాత్ సర్వహుతాః సర్వహుతః సంభ్రేతం సర్వహుత ఇతి సర్వహుతాః సంభ్రేతం వృషదాజ్యం సంభ్రేతమితి సంభ్రేతం వృషదాజ్యమితి విషత్ ఆజ్యం పశుభ్యస్తాని తాభ్యశ్చక్రే చక్రే వాయువ్యాన్ వాయువ్యారణ్యాః ఆరణ్యా గ్రామ్యాః గ్రామ్యాశ్చ చయే తస్మాద్విజ్ఞాత్ విజ్ఞాత్ సర్వభూతాః సర్వభూతరితాః సర్వభూత ఇతి సర్వభూతాః సామాని జగ్గిరే జగ్గిర ఇతి జగ్గిరే ఛందాగ్నేసి జగ్గిరే జగ్గిరే తస్మాత్ తస్మాద్యజుః యజుస్తస్మాత్ తస్మాదజాయత అజాయతేత్యజాయత తస్మాదశ్వాహ అశ్వా అజాయంత అజాయంత ఏ శోభయాదరత ఉభయదత ఇభయదరత గావోహ అజగ్నిరే జగ్నిరే తస్మాత్ తస్మాత్ తస్మాజ్జాత జాత అజావయా అజావయ్యావయా తయ్యజ్ఞం యజ్ఞం బరిహిషి బరిహిషి ప్రోక్షన్ ప్రోక్షన్ పురోషం పురోషం జాతం జాతమగ్రత అగ్రత ఇత్యగ్రత తేన దేవా దేవా ఆయయంత అయంత సాధ్యా సాధ్యా ఋషాయ ఋషాయశ్చ చయే యైతి యే యత్పురుషం పురుషం వి యదధుః అదధుః ప్రతిధా ప్రతిధా వి యాకల్పయన్ అకల్పయన్నిత్యాకల్పయన్ ముఖం కిం కిమస్య అస్యాసీత్ ఆసీయద్బాహూ బాహూ ఊరు బాహూ ఇతి బాహూ ఊరు పాదౌ పూరోయూరు పాదా ఉచ్యేతే ఉచ్యేతే ఇత్యుచ్యేతే బ్రాహ్మణో అస్య అస్య ముఖం ముఖమాసీత్ ఆసీయద్బాహూ బాహూరాజన్యాః బాహూ ఇతి బాహూ రాజన్యః కృతః కృత ఇతి కృతః ఊరో తత్ ఊరో ఇత్యూరో తదస్య అస్య యత్ యద్వైశ్యాః వైశ్యః పద్భ్యాం పద్భ్యాగ్నే శూద్రః పద్భ్యామితి పతేభ్యాం శూద్ర అజాయత అజాయతేత్యజాయత చంద్రమా మనసః మనసో జాతః జాతశ్చక్షోః చక్షోః సూర్యః సూర్యో అజాయత అజాయతేత్యజాయత శ్రోత్రాద్వాయుః వాయుశ్చ చ ప్రాణః ప్రాణశ్చ చ ముఖాద్ ముఖాదగ్నిః అగ్నిరజాయత అజాయతేత్యజాయత నాభ్యా ఆసీత్ ఆసీదంతరిక్షం అంతరిక్షాం శీర్ష్ణః శీర్ష్ణోద్యౌః ద్యౌః సం సమావర్తత అవర్తతేత్యవర్తత పద్భ్యాం భూమిః పద్భ్యామితి పద్భ్యాం భూమిర్దిశాః దిశ శ్రోత్రాత్ శ్రోత్రాత్తథాథాలోకాన్ లోకాం అకల్పయన్ అకల్పయన్నిత్యాకల్పయన్ యత్పురుషేణ పురుషేణ హవిషాః హవిషాః దేవాః దేవాయజ్ఞం యజ్ఞమతన్వత అతన్వచేత్యతన్వత అసంతో అస్య అస్యాసీత్ ఆసీదాజ్యం ఆజ్యం గ్రీష్మః గ్రీష్మ యుధ్మః యుధ్మః శరత్ శరద్ధవిః హవిరితి హవిః సప్తాస్య అస్యాసన్ ఆసన్ పరిధయాః పరిధయస్త్రిః పరిదయీపరి దయా సప్త సమిధా సమిధ కృతా సమిధైతి సం విధా కృతీ కృతా దేవాయత్ఞం యజ్ఞం తన్వానా తన్వానా అబధ్నన్ అబధ్నన్ పురుషం పురుషం పశుం పశుమితి పశుం యజ్ఞేన యజ్ఞం యజ్ఞమాయజంత అగయజంత దేవా దేవాస్తాని తాని ధర్మాణి ధర్మాణి ప్రథమాని ప్రథమాన్యాసన్ ఆసన్ నిత్యాసన్ అనాకం నాకం మహిమానా మహిమానస్తచంత అచంత యత్ర యత్ర పూర్వే పూర్వే సాధ్యా సాధ్యాస్సంతి సంతి దేవా దేవా ఇతి దేవా అభ్యసంభ్రేత అభ్రయిత్యతేభ్య సంభ్రేత పృథివ్యై సంభ్రేత ఇది సంభ్రేత పృథివ్యైరసాత్ ప్రసాచ విశ్వకర్మణ విశ్వకర్మణస్తం విశ్వకర్మణ ఇది విశ్వకర్మణ సమావర్తత అవర్తతాగ్రే అగ్రైత్యగ్రే తస్య త్వష్టా త్వష్టా విదధత్ విదధద్రూపం విదధరితి విదధత్ రూపమేతి ఏతి తత్ తన్మత్యస్య మత్యస్య దేవత్వం దేవత్వమాజానం దేవత్వమితి దేవత్వం ఆజానమగ్రే ఆజానమిత్యాజానం అగ్రయిత్యగ్రే వేదాహం అహమేతం ఏతం పురుషం పురుషం మహాంతం మహాంతమాదిత్యవన్నం ఆదిత్యవన్నం తమస ఆదిత్యవన్నమిత్యాదిత్య వర్ణం తమస పరస్తాత్ పరస్తాది పరస్తాత్ తమేవా ఏవీజిత్వా విజిత్వాది అది మృత్యుం మృత్యుమేతి ఏతి అన్య పంథా పంథా విద్యతే విద్యతేయనాయ అయనాయేత్యయనాయ ప్రజాపతిశ్చరతి ప్రజాపతిరితి ప్రజాపతి చరతి గర్భే గర్భే అంత అంతరజాయమాన అజాయమానో బహుధా బహుధా విజాయతే జాయతీతి జాయతే తస్య యోని యోని పరీ పరీ పశ్యంతి పశ్యంతి ధీరా ధీరాస్తస్మిన్ తస్మిన్నరస్థు తస్థుర్భువనాని భువనాని విశ్వా విశ్వేతి విశ్వా యో దేవేభ్య ఆతపతి ఆతపతి ఆతపతీత్యా తపతి యో దేవానాం దేవానాం పురోహిత పురోహిత ఇతి పురోహిత పూర్వోయ యో దేవేభ్యో జాత జాతో నమః నమో ఋచాయ ఋచాయ బ్రాహ్మణే బ్రాహ్మణ ఇతి బ్రాహ్మణే ఋచం బ్రాహ్మం బ్రాహ్మం జనయంత జనయంతో దేవా దేవా అగ్రే నగ్రే తత్ తదబ్రువన్ అబ్రువన్నిత్యబ్రువన్ యస్వాం దేవం బ్రాహ్మణ బ్రాహ్మణో విద్యాత్ విద్యాత్ దేవాసన్ అసన్ వశే వసలి వశే శ్రీశ్చ తే తే లక్ష్మీ లక్ష్మీశ్చ సపత్న్యౌ పత్న్యా అహోరాత్రే అహోరాత్రే పార్శ్వే అహోరాత్రే ఇత్యహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి పార్శ్వే ఇది పార్శ్వే నక్షత్రాణి రూపం రూపమశ్వినౌ అశ్వినౌ వ్యాత్తం వ్యాత్తమితి వి ఆత్తం ఇష్టన్నీషాణ ఇషాణాము అముం మే మహిషాణ ఇషాణ సర్వలోకం సర్వలోకం మే సర్వలోకమితి సర్వ లోకం మహిషాణ ఇషాణేతి ఈశాన తదేవాగ్ని అగ్నిరాదిత్య ఆదిత్యో వాయు వాయురు చంద్రమా ఊమియుత్యో చంద్రమాయితి చంద్రమా శుక్రం బ్రహ్మ బ్రహ్మాపాహ ఆప ప్రజాపతి ప్రజాపతిరితి ప్రజాపతి సర్వే నిమేషా నిమేషా జగ్నిరే నిమేషా ఇది నిమేషా జగ్నిరే విద్యుతాః విద్యుత పురుషాద్ విద్యుత ఇది విద్యుతాః పురుషాదధి అధీత్యధి నైనం ఏనమూర్ధ్వం ఊర్ధ్వన్న నతిర్యంచం తిర్యంచన్న నమధ్యే మధ్యే పరి పరి జగ్రభత్ జగ్రభతి జగ్రభత్ నత్రస్య తస్య ప్రతిమా ప్రతిమా అస్తి ప్రతిమేతి ప్రతిమా అస్తి యస్య యస్య నామ నామ మహర్ మహద్యశాః యశ ఇతి యశాః ఏషోః సదేవః దేవ ప్రదిశాః ప్రదిశో నో ప్రదిశయితి ప్రదిశాః అనుసర్వాః సర్వా పూర్వా పూర్వో అజాత జాత సగర్భే ఊయ్యో గర్భే అంత అంతరిత్యంత సేవా జాత జాత సనిష్యమాణ జనిష్యమాణ ప్రత్యంగ ప్రత్యంజనా జనాతి తిష్టతి సర్వతోముఖ సర్వతోముఖైతి సర్వతః ముఖః ఏనస్తత్ తత్పశ్యతే పశ్యన్నిహీతం నిహీతం గుహాః నిహీతమితి నిహీతం గుహాసత్ సద్యత్ర యత్ర విశ్వం విశ్వం భవతి భవత్యేక నీలం ఏకనీలమిత్యేక నీలం తస్మిన్నిదం ఇదాం సం సంచ సవీ చైతి ఏతి సర్వం సర్వాంసః సవోతాః ఓత ప్రోతాః ఓత ఇత్యా ఊతః ప్రోతశ్చ ప్రోతయితి ప్రూగణః చ విభూః విభూః ప్రజాసు విభూరితి విభూః ప్రజాస్వితి ప్రజాసు ప్రతత్ తద్వోచేత్ ఓచేదమృతం అమృతం నో విద్వాన్ విద్వాన్ గంధర్వః గంధర్వో ధామ ధామ విభ్రేతం విభ్రేతం గుహాః విభ్రేతమితి విభ్రేతం గుహాసత్ సదితి సత్ త్రీణి పదాని పదాని నిహీతా నిహీతా గుహాః నిహితేతి నిహీతా గుహాస్య ఆస్య అస్యయః యస్తాని తాని వేద వేదసః స పితుః పితుః పిత పిత సత్ అసదిత్యసత్ సమాః బంధుః బంధుర్జనిత జనిత సహ సవిధాతా విధాతా ధామాని విధాతేతి విధాతా ధామాని వేద వేదభువనాని భువనాని విశ్వాః విశ్వేది విశ్వాః యత్ర దేవాః దేవా అమృతం అమృతమానసానాః ఆనసానాస్తృతీయే తృతీయే ధామన్ ధామన్ అధ్యైరాయంత అధ్యైరాయంతేత్యధి ఐరాయంత పరీత్యభూతాని పరీత్యేతి పరీత్య భూతాని పరీత్య పరీత్య లోకాన్ పరీత్యేతి పరీత్య లోకాన్ పరీత్య పరీత్య సర్వాః పరీత్యేతి పరీత్య సర్వాః ప్రదిశాః ప్రదిశో దిశాః ప్రదిశ ఇషశ్చేదీజా ఉపస్థాయ ప్రథమజా ఉపస్థాయేత్యోప స్థాయ ప్రథమజామితమజామితి ప్రథమ ఋతస్యాత్మనా ఆత్మనాత్మానం ఆత్మానమభి అభిసం సంవివేశ వివేశేతి వివేశ పరిద్యావా పృథివీ యావా పృథివీ సద్యః యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ సద్యయిత్వా ఇత్వా పరి పరి లోకాన్ లోకాన్ పరి పరిదిశాః దిశ పరి పరి స్వాహ స్వరితి స్వాహ ఋతస్య తంతుం వితాతం వితాతం విసృత్య వితాతమితి వితాతం విసృత్య తత్ విసృత్యేతి విసృత్య తదా పశ్యత్ అపశ్యత్ తత్ తదాభవత్ అభవత్ తత్ తదా ఆసీత్ ఆసీదిత్యాసీత్ సదా సస్పతిం పతిమద్భూతం అద్భుతం ప్రియం ప్రియమింద్రస్య ఇంద్రస్య కామ్యం కామ్యమితి కామ్యం సనిం మేధా మేధామయాశిషం అయాశిషగ్రస్వాహ స్వాహేతి స్వాహ యాం మేధా మేధాం దేవగణాః దేవగణా పితరాః దేవగణా ఇతి దేవ గణాః పితరశ్చ ోపాసతే ఉపాసతయిత్యోప ఆసతే తయా మద్య అద్య మేధయా మేధయాగ్నే అగ్నే మేధావీనం మేధావీనం కురు కురు స్వాహ స్వాహేతి స్వాహ ఇదం మే బ్రహ్మ బ్రహ్మ క్షత్రం క్షత్రం చ లోభే ఉభే శ్రియం ఉభేత్యుభే శ్రియామశ్నుత అశ్నుతమిత్యశ్నుత మయి దేవా దధతు దధతు శ్రియం శ్రియముత్తమా ఉత్తమాంతస్యై ఉత్తమామిత్యుత్తమాంతస్యై తే స్వాహ స్వాహేతి స్వాహ అపేత ఇదో యంతు ప్రణయ ప్రణయోసున్నా అసున్నా దేవీయవాహీయవైతి దేవ పీయవాహ అస్య లోక లోక సుతావత సుతవత ఇది సుతవత యుభిరవోభి యుభిరిద్యుభి అహోభిరక్తుభి అహోభిరిత్యహి అక్తుభిర్వ్యక్తం అక్తుభిరిత్యక్తుభి వ్యక్తం యమ వ్యక్తమితి అక్తం యమోదాతు దాత్వసానం అవసానమస్మై అవసానమిత్యవ సానం అస్మాయిత్యస్మై సవితాదే తే శరీరేభ్య శరీరేభ్య పృథివ్యాం పృథివ్యాల్లోకం లోకమిచ్చతు ఇచ్చత్తు అస్మై యుజ్యంతాం యుజ్యంతాముశ్రియాః ఉశ్రియాయిత్యుశ్రియాః వాయు పూరాదు పునాదు సవిత సవిత పూరాదు పునాత్వగ్నే అగ్నేర్భ్రాజత రాజసా సూర్యస్య సూర్యస్య వచ్చస వచ్చసేతి వచ్చస విముచ్యంతాముశ్రియాః ఉశ్రియాయిత్యుశ్రియాః సవితాదే తే శరీరాణి శరీరాణి మాతుః మాతురుపస్థే ఉపస్థ ఆవవతు ఉపస్థ ఇత్యుపస్థే ఆవవతు వపత్విది వపదు తస్మై పృథివీ పృథివిశం శంభావ భవేతి భవ ప్రజాపతో త్వా ప్రజాపత ఇతి ప్రజాపతో త్వా దేవతాయాం దేవతాయాముపోదకే ఉపోదకే లోకే ఉపోదక ఇత్యుప ఉదకే లోకేని నిదధామి దధామిషౌ అసాయిత్యసౌ పరం మృత్యో మృత్యో అను మృత్యో ఇది మృత్యో అనుపదా పదే పంథా పంథాయ్య యస్ ఏ అన్య అన్యతర ఇతరో దేవయానాది దేవ యానాది చక్షుష్మతే శృణ్వతే శృణ్వతే తే తే బ్రవీమి బ్రవీభిమా మానా న ప్రజా ప్రజాగ్నరీరిష ప్రజామి ప్రజా శీరిషో మా శిరిషయిరిష మోత ఉత వీరాన్ వీరానితి వీరాన్ సంవాత వాదశం షాంహి హితే ఘణీ ఘణిశం సంతే ఏవంతుష్టకాష్టకాష్టకా సంతే ఏవంతుగ్నయ అగ్నయ పార్థివాస పార్థివాసో మాభీ అభిసూషన్ సోషుచన్నితి సోషుచన్ కవల్పం పాంతే ఏ దిశా దిశస్తుభ్యం తుభ్యమాపా పాప శివతమా శివతమాస్తుభ్యం శివతమాయితి శివతమా తుభ్యం భవంతు సింధవ సింధవైతి సింధవ అంతరిక్షాం శివం శివం తుభ్యం తుభ్యం కల్పంతాంతే దిశా దిశ సర్వా సర్వాయి సర్వా అస్మన్వదీయతే అస్మన్వదీస్మన్వతీ దీయతే సం సామ్రాధ్వం రభధ్వముతే ఉత్తిష్టత తిష్టత ప్రతరత తరత సఖాయ సఖాయ ఇతి సఖాయ అత్రీమీమో శివా అశీవాయే అసన్ అసన్ శివాన్ శివాన్ వయమ్ వయముత్ ఉత్తరేమ తరేమాభి అభివాజాన్ పాజామితి వాజాన్ అపాఘం అఘమప అపతిల్వేషం తిల్వేషమప అపకృత్యామపో అపోరపా అపోయిత్యపో రపయితిరపా అపామార్ఘ్యత్వం అపమార్గేత్యప మార్గ త్వమస్మతే అస్మదప అపదుష్వప్న్యం దుష్వప్న్యాం సువ దుస్వప్న్యమితి జుభు స్వప్న్యం సురేతి సువ అనడ్వాహ మన్వారభామహే అన్వారభామహే స్వస్తయే అన్వారభామహ ఇత్యను ఆరభామహే స్వస్తయితి స్వస్తయే సనాః ఇంద్రయివ ఇంద్రయివ దేవేభ్యః ఇంద్రయివేతీంద్రాః ఇవ దేవేభ్యో మన్హీః అన్హిః సంతారణః సంతారణోభవ సంతారణ ఇతి సంతారణః భవేతి భవ ఆయుష్మానగ్నే అగ్నే హవిషాః హవిషాదృధానః ధానో ఘృతప్రాతీక ఘృతప్రాతీకో ఘృతయోని ఘృతప్రాతీకైతి ఘృత ప్రాతీక ఘృతయోనిరేధి ఘృతయోనిరితి ఘృతయోని ఏధీత్యేధి ఘృతం పీయత్వా పీయత్వా మధు మధుచారు చారు గవ్యం గవ్యం పితేవ పితేవ పుత్రం పితేవేతి పితా ఈవ పుత్రమభి అభిరక్షతాత్ రక్షతాదిమాన్ ఇమాన్ స్వాహా స్వాహేతి స్వాహా ఇమం జీవేభ్యః జీవేభ్యః పరిధిం పరిధిం దామి పరిధిమిది పరిధిం దామి మా మైషాం ఏకాను పార అపారో అర్థం అర్థమేతం ఏతమిత్యేతం శతం జీవంతో జీవంతు శరదా శరద పురోజీ పురోజీరంత అనంతరం మృత్యుం మృత్యుం దధతాం దధతాం పర్వతేన పర్వతేనేతి పర్వతేన పరిమే ఇమేగాం కామనేషత అనేషత పరి పర్యగ్నిం అగ్నిమాభిషత అభిషతేత్యాభిషత దేవేష్మక్రత అక్రతశ్రవాః శ్రవః కః క ఇమాన్ ఇమాం ఆదధరిషతి ఆదధరిషతి దధరిషతీతి దధరిషతి క్రవ్యాదమగ్నిం క్రవ్యాదమితి క్రవ్య అదం అగ్నిం ప్రహీణోమి హీణోమి దూరం దూరయ్యమరాజ్యం యమరాజ్యం గచ్చతు యమరాజ్యమితి యమ రాజ్యం గచ్చతు రిప్రవాహ ఇది ప్రవాహమితి రిప్ర వాహ ఇహైవ ఏవాయం అయమితర ఇతారో జాతవేదా జాతవేదా దేవేభ్యా జాతవేదా ఇది జాత దేవేభ్యో హవ్యం హవ్యం వాహతు వాహతు ప్రజానన్ ప్రజానన్నితి ప్ర జానన్ పపాంజాతవేద జాతవేద పితృభ్యా జాతవేద ఇది జాత వేద పితృభ్యో యత్ర పితృభ్యైతి పితృభ్యాత్రేనా వేత్త నిహీతాన్ నిహీతాన్ పరాకే నిహీతాని నిహీతాన్ పరాకైతి పరాకే మేధసత్కుల్యా కుల్యాగుప ఉపతాన్ తాం శ్రవంతు శ్రవంతు సత్యా సత్యాషామాశిషా ఆశిషస్వంతు ఆశిషమిషా సంతు కామా కామా స్వాహ స్వాహేతి స్వాహ శోనాభిమిన ఋషిన అనక్షరా నివేశనీ నివేశనీతీని వేషణీ యక్షాన నశర్మ శర్మ సప్రథా సప్రథితి స ప్రథా అపాన నశోసూచతే శోసూచనఘం అఘమిత్యఘం అస్మాత్వం త్వమధీ అధీ జాతః జాతోసి అసి త్వత్ త్వదయం అయం జాయతాం జాయతాం పునః పునరితి పునః అసౌ స్వర్గాయ స్వర్గాయ లోకాయ స్వర్గాయేతి స్వః గాయ లోకాయ స్వాహా స్వాహేతి స్వాహా ఓ